8 ఆకాశజోపాఖ్యానము. పూర్వం ఆకాశజుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆకాశజుడు అంటే ఆకాశం నుంచి పుట్టినవాడు, అంటే సాక్షాత్తు పరమాత్మ నుంచి పుట్టినవాడు, హిరణ్యగర్భుడు అని ఒక అర్థం. ఆకాశం నుంచి పుట్టాడు అంటే అసలు పుట్టనివాడు అని మరో అర్థం. ఆయసర్వ్ 10. ఈ బ్రాహ్మడు ధార్మికుడు, తపస్వి, అందుచేత ఎన్నాల్టికీ చావడం లేదు. సత్యలోకంలో మకాం పెట్టుకుని కూర్చున్నాడు. అది చూసి మూర్తిదేవతకి చాలా అసూయ కలిగింది. ఓరే ఓరే, ఎంతెంత వాళ్లనో మింగేస్తున్నాను, ఈ బక్క బ్రాహ్మణుణ్ణి మింగలేకపోతున్నాను, ఇదేం కర్మం రా, దీని విషయమేదో తేల్చుకుందాం అని ఆలోచించి సరాసరి సత్యలోకానికి బయలుదేరాడు. సాధారణంగా మృత్యువుకి సత్యలోకంలో ప్రవేశం ఉండదు. మృత్యువు ఆ లోకంలో ప్రవేశించకుండా చుట్టూతా ఒక అగ్నిప్రాకారం ఏర్పాటై ఉంటుంది. మృత్యువు ఈరోజు పట్టుబట్టి ఆ లోకం దగ్గరకు వెళ్లేసరికి ఆ అగ్నిప్రాకారంలోని అగ్ని జ్వాలలు మృత్యుదేవతను పట్టి దహించసాగాయి. అయినా సరే అతను పట్టుదలగా పెనుగులాడి ఎలాగోలా ఆ ప్రాకారం దాటి సత్యలోకంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆకాశజుడు కనిపించాడు. వెంటనే మృత్యుదేవత 100 చేతులు సృష్టించుకొని 100 చేతులతోనూ ఆకాశజుణ్ణి పట్టి గుంజాడు. చిత్రమేమిటో, ఆ బ్రాహ్మణుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఆయనేమీ పెనుగులాడటం లేదు, పారిపోవటం లేదు. అయినా సరే మృత్యుదేవత ఆయన్ను అంటుకోను కూడా అంటుకోలేకపోతున్నాడు. దాంతో భయం వేసి మృత్యుదేవత పారిపోయి సరాసరి యముడి దగ్గరకు వచ్చాడు. వచ్చినేమ ధర్మరాజా, నేనా ఆకాశజ బ్రాహ్మణుణ్ణి మింగలేకపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు. యముడు ఇలా చెప్పాడు, మృత్యుదేవా, నీవు చాలా సమర్థుడివే, కాని నువ్వు ఏ పని ఒంటరిగా చెయ్యలేవు. నువ్వు ఎవరిని మింగాలనుకుంటున్నావో ఆ జీవుల కర్మలు నీకు సహాయం చెయ్యాలి. చేస్తేనే నువ్వు ఆ జీవిని మింగగలవు, లేకపోతే నీవల్ల ఏమీ కాదు. నువ్వు ఆకాశజుడి విషయంలో ఒక పొరపాటు చేశావు, వాడి కర్మలేమిటో వెతకలేదు. ఇప్పుడు వెతుకు, వాటి సహాయం తీసుకో, వాణ్ణి మింగు. మృత్యుదేవత నాలిక ఖర్చుకొని, అరెరే, తెలిసి తెలిసి పొరపాటు చేశానే అనుకొని ఈ ఆకాశజుడు ఆచరించిన కర్మలు ఏమున్నాయో వెతుకుదామని బయలుదేరాడు. భూలోకమంతా తిరిగాడు, మిగిలిన లోకాలు తిరిగాడు. ఎక్కడా ఈ ఆకాశజుడు చేశాడనే కర్మ కనిపించలేదు. చివరికి కాళ్లు పీక్కుపోయి మళ్లీ యమధర్మరాజు దగ్గరకు చేరి, ఇదేవా, వాడు తన కర్మలు ఎంత రహస్యంగా చేశాడో గాని ఎంత వెతికినా ఒక్కటికూడా కనిపించలేదు, తమరే చెప్పాలి అని అడిగాడు. యమధర్మరాజు వీడికి సమాధానం చెబుదామా వద్దా అని చాలాసేపు ఆలోచించి చివరికి కనికరించి ఇలా అన్నాడు, మృత్యుదేవా, ఈ ఆకాశజుడు సాక్షాత్తుగా పరమాత్మనుంచి పుట్టాడయ్యా. పరమాత్మే నిజమైన ఆకాశం. ఆకాశం నుంచి పుట్టినవాడు ఆకాశమే అవుతాడు గదా. ఆకాశానికి కర్మలుంటాయా? గొడ్రాలి బిడ్డకి కర్మలుంటాయా? ఆకాశంలో చెట్టు పుడుతుందా? కనుక వీడికి ఏ రకమైన కర్మ సంబంధమూ లేదు. మరి హిరణ్యగర్భ శరీరం కంటే భిన్నమైన వీడికి వేరే శరీరం కనిపిస్తోంది గదా అంటావేమో. అది వేరే శరీరమనే బుద్ధి మనకు ఉంది గాని వాడికి లేదు. వీడు పూర్వము కర్మలు చేయలేదు, ఇప్పుడు కర్మలు చేయటం లేదు, ఎందుకంటే వాడికి సంకల్పమే లేదు. వాడు పుట్టాను అనుకోవడం లేదు, కనుకనే మరణిస్తాననే ఊహ కూడా వాడికి లేదు. వాడు ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక క్షణమైనా మరణాన్ని గూర్చి సంకల్పం చేసి ఉన్నట్లయితే వాడు ఎప్పుడో ఒకప్పటికీ నీ నోట్లో పడి ఉండేవాడు. వాడికి అలాంటి సంకల్పమే లేదు. వాడి శరీరము, వాడి ప్రాణధారణ మొదలైనవన్నీ మన దృష్టిలో ఉన్నాయి, తప్పితే వాడి దృష్టిలో లేనే లేవు. అందుచేత వాడి స్వరూపం అచ్చమైన ఆకాశం. ఎంత బలవంతుడైతే మాత్రం ఆకాశాన్ని తాళ్లతో కట్టగలడా? అసాధ్యం. అందుకే నువ్వు ఆ ఆకాశజుణ్ణి పట్టుకోలేవు. ఆ ప్రయత్నం మానుకో. డుట్. యమధర్మరాజు సమాధానం వినేసరికి మృత్యుదేవతకు కొత్త సందేహం వచ్చి ఇలా అడిగాడు, స్వామి, ఆకాశమేమో శూన్యాకారమాయే, నిరాకారమాయే, దాన్నుంచి సాకారమైన ఆకాశజుడు ఎలా పుట్టాడు? ఆయ్ సర్వ్. పదకొండు. ఇది అడిగేసరికి మరో ప్రశ్న తోస్తోంది, నిరాకారం నుంచి సాకారమైన పంచభూతాలు ఎలా పుట్టాయి? అలా పుట్టడం అసంభవమనిపిస్తోంది, మరి కనిపిస్తున్నాయి కదా. ఈ పంచభూతాలు నిజంగా ఉన్నాయా లేవా తేల్చి చెప్పండి అని యమధర్మరాజు చెబుతున్నాడు. న కదాచన జాతౌ సౌ నచ నాస్తి కదాచన ద్విజకేవల విజ్ఞాన భామాత్రం తత్తథాస్థితః ఊట్ప్రడొట్సడొట్రెండు శ్లో 35. మృత్యుదేవ, ఈ ఆకాశజుడు అంటే ఏమనుకుంటున్నావు? హిరణ్యగర్భుడేనయ్యా, ఈయన ఎప్పుడూ పుట్టలేదు, అయినా ఎప్పుడూ లేకుండా పోలేదు. ఎందుకంటే ఆయన విజ్ఞానమాత్ర స్వరూపుడు, అందువల్ల ఎల్లప్పుడూ ఉన్నాడు, అలాగే ఉంటాడు. ప్రళయమైపోయి అంతా లీనమైపోయి ఉన్న దశలో ఆ లీనమైపోయి ఉన్న జీవుల యొక్క అవిద్య అంతా కలిసి నిర్వికారమైన పరబ్రహ్మలో ఒక పెద్ద కొండంతా తేజస్సు కనిపించేలాగా చేసింది. నిర్వికార పరబ్రహ్మలో వెలిగిన ఆ తేజస్సును చూసి అది ఒక ఆకారమని మనబోటి జీవులు భ్రమించారు. ఆ భ్రమలో దానికి హిరణ్యగర్భుడని, ఆకాశజుడని, బ్రహ్మ అని, చతుర్ముఖుడని, విరాట్టు అని ఇలాంటి పేర్లు పెట్టారు. నిజానికి అక్కడ ఆకారమనేది లేనే లేదు. ఉన్నదనే భ్రాంతి వీరికి కలగడానికి కారణం లీనస్థితిలో ఉన్న పూర్వ సృష్టిజీవుల అవిద్యలే. ఆ విద్యల వల్ల ఒక చిత్రవృత్తి లేదా ఒక వికారం కలిగిందే, అది కూడా అణిగిపోతే ఈ హిరణ్యగర్భుడికి ఈ ప్రాతిభాసిక రూపం కూడా ఉండదు. ఇలాంటివాడికి కర్మలతో సంబంధం ఉంటుందా? చిత్తవృత్తులతో సంబంధం ఉంటుందా? పంచభూతాలతో సంబంధం ఉంటుందా? సంబంధమే లేనివాడిలోంచి పృథివ్యాధి పంచభూతాలు ఎలా జన్మిస్తాయి? కనుక ఓ మృత్యుదేవత, నువ్వు ఆలోచించింది నిజం. ఈ పంచభూతాలనేవి నిజంగా ఉన్నవి కావు. ఆ హిరణ్యగర్భుడు, ఆదే ఆకాశజుడు దేంతోనూ సంబంధం ఉన్నవాడు కాదు. అందుకే నీకు ఆయన్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఆ ప్రయత్నం వదులుకో. యమధర్మరాజు ఇలా చెప్పేసరికి మృత్యుదేవత ఆలోచించి సంతోషపడి తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఈ కథ ఎందుకు చెప్పినట్టు, ఈ జగత్తే లేనిదని, అందువల్ల దీనికి జన్మ అసలే లేదని చెప్పటం ఒక ఉద్దేశం. లేనిదైతే ఉన్నట్టేలా కనిపిస్తోంది, పుట్టుక లేనిదైతే పుట్టుక కలదిలాగా ఎందుకు కనిపిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది రెండవ ఉద్దేశ్యం. పూర్వసృష్టిలోని జీవుల యొక్క అవిద్యాబలం వల్లే ఈ భ్రాంతి సంభవిస్తోందని ఈ కథ ద్వారా వశిష్ఠ మహర్షి సమాధానం చెబుతున్నారు. అయితే ఏ రూపము లేని ఆ నిర్వికార బ్రహ్మలోంచి ఈ జగద్రూపం ఎలా వచ్చింది అనే శంక మిగిలిపోతుంది. దానికి వశిష్ఠ మహర్షి కళాత్మకమైన సమాధానం చెబుతున్నాడు. యథాచిత్ర కూదంతస్థా నిర్దేహాభాతి పుత్రిక తథైవ భాసతే బ్రహ్మాచ్చిదాకాశరంజనం ఉడొట్ప్రడొట్ సడొట్ రెండు స్లోడ్ 55 చిదాకాశ అచ్చ రంజనం. ఓ చిత్రకారుడు బొమ్మ వేస్తున్నాడు. ఎలా వేస్తున్నాడు? వాడి మనస్సులో ముందు ఒక ఆకారం ఏర్పడుతోంది. ఆ మనస్సులోని ఆకారానికి శరీరం ఉందా? శరీరం లేని ఆ ఆకారంలోంచి గోడమీద గీతల శరీరంతో ఒక బొమ్మ జన్మిస్తోంది. కనుక శరీరం లేని రూపంలోంచి శరీరం గల రూపం వస్తోంది. అలాగే చిదాకాశానికి ఒక అచ్చరంజనం, స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని గ్రహించగల శక్తి అనగా అలాంటి సంకల్పం. ఆయసర్వ్ 12 ఏర్పడుతోంది. అదే హిరణ్యగర్భ శరీరంగా రూపొందుతోంది. వివత్తరూపంగా ఈ రూపం ఏర్పడుతోంది అని వశిష్ఠ మహర్షి రెండో సర్గను ముగించాడు. వేదాంతశాస్త్రంలో పెద్ద చిక్కేమిటంటే ఏ విషయాన్ని ప్రతిపాదించబోయినా ప్రతిపాదించే ప్రక్రియ కొత్త సందేహాలను ఎగదోస్తూ ఉంటుంది. వశిష్ఠ మహర్షి అంతటివాడు చెప్పినా ఈ చిక్కు తప్పదు. అందుకే రాముడు ఈ కథ విని ఒక కొత్త సందేహం లేవదీశాడు.